బ్రహ్మ జగత్తులకు ఏకత్వము సదిదం పరమాద్వైతం స్వస్మాదన్యస్య వస్తునోభావాత్ నహ్యన్యదస్తి కించిత్ సమ్యక్పర తత్వబోధ సుదశయం. 228 శ్రీ వివేక చూడామణి 308 ఇదం ఈ బ్రహ్మ సత్సత్తు సర్వదా ఉండునది. స్వస్థాత్తసికంటే ఆస్యస్య భిన్నమైన వస్తునవస్తువు యొక్క అభావాత్ లేకపోవుట వలన పరమాద్వైతం పరమమైన ద్వితీయ వస్తు శూన్యము. సమ్యక్ బాగుగా వరతత్వబోధ సుదలయం పరతత్వజ్ఞానము కలిగిన దశయందు అన్యత్ మరి ఒకటి కించిత్ ఏదియు నాస్తి హి లేదు కదా. సర్వదా ఉనికి గలది పరమమైన అద్వైతమనగా ఇదం ప్రకృతమైన ఈ బ్రహ్మ సత్ అస్థితి. సత్ అనగా పరమాద్వైతం పరమమైన అద్వైతము. గుణాగుణభావాదులచే ఏర్పడిన తాదాత్మ్యము కూడా ఎన్నడును లేకుండుట. ద్వయోర్భావ ద్విత అనగా రెండుగా నుండుట ద్వితమే ద్వైతము. ద్వైతము లేనిది అందుకు కారణము అద్వైతము భేదశూన్యము అని యర్థము. తనకంటే మరియొక వస్తువు లేకపోవుట వలన మరియొక వస్తువు ఉన్నచో భేదము ప్రసక్తమయ్యేడిది. అది లేదు కాన అద్వైతము. ఆశంక అనేక భేదములుగల ప్రపంచము అనేక జీవులు ఉండగా తనకంటే అన్యమైనదేదియూ లేదని చెప్పుట ఎట్లు? సమాధానము అను ఆశంకకు అవకాశము లేదు. వస్తుపదముచే అవి అన్నీ వాస్తవములు కావని సూచింపబడినది. కాలంపిక వస్తువును బట్టి భేదమునకు అవకాశము లేదు. కల్పిత సర్పమును బట్టి రజ్జువు సద్వితీయత్వము అనగా రజ్జువుతో పాటు మరియొక వస్తువు కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పుట యుక్తము కాదు కదా. జగత్తు మొదలగునవి పారమార్థకములైనచో అవి ఎల్లప్పుడూనూ భాసించడివి. అట్లు భాసింపకుండుటచే వాటికి వస్తుత్వము లేదు. ఈ విషయమునే సమ్యక్ పరతత్వబోధసుధాయాం ఇత్యాది వాక్యమున చెప్పుచున్నాడు. ఇప్పుడు అవిద్యచే మరియొక విధముగా కనబడుచున్నది కాన సమ్యక్ అని చెప్పబడినది. ఏ అవస్థయందు? బ్రహ్మజగత్తులకు ఏకత్వము 809 నాణ్యపశ్యతి ఇత్యాది శృత్యుప్త విధమున పరతత్వ విషయకమగు సమ్యక్ జ్ఞానము కలుగునో అట్టి శోభనమగు అవస్థయందు అని యర్థము. హీ ఏ కారణము వలన మరియొకటి ఏదియును లేదో ఆ కారణము వలన అనగా తనకంటే భిన్నమగు వస్తువేదియును లేకపోవుట వలన ఈ సత్తు పరమాద్వైతము అని అన్వయము. అవ తదనన్యత్వమారమృణ శబ్దాదిభ్యః శృతులలోని ఆరంభణ శబ్దాదులను బట్టి ప్రపంచము బ్రహ్మకంటే అభిన్నము ఇత్యాది న్యాయములచే నిర్ణయించిన విధమున అజ్ఞానదశలో గూడా ప్రపంచము బ్రహ్మాభిన్నమే అనగా బ్రహ్మకంటే వేరుగా ప్రపంచము లేదు అను విషయమును నిరూపించుచున్నాడు. యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష భావన దోషం. 229 అజ్ఞానాత్ అజ్ఞానము వలన నానారూపం అనేక విధములగు రూపము కలదియు సకలం సమస్తమైన యత్ ఏ ఇదం ఈ విశ్వం ప్రపంచము ప్రతీతం కల్పితమైనదో తత్సర్వం అది ఎంతయు ప్రత్యస్తాశిష భావన దోషం నిరస్తములగు సకల భావన రూపములైన దోషములుగల అనగా కల్పనారూపములగు సకల దోషము లతో శూన్యమైన బ్రహ్మైవ బ్రహ్మయే. అవ ఈ విషయమును దృష్టాంతపూర్వకముగా అపపాదించుచున్నాడు. మృత్కార్యభూతోపి మృదో న భిన్న కుమోస్తి సర్వత్రతు మృత్స్వరూపాత్ న కుమ్మరూపం పృథగస్తి కుంభ హక్కుతో ముషా కల్పితనామమాత్ర. 230 శ్రీ వివేక చూడామణి మృత్కార్యభూతోపి మట్టి యొక్క కార్యమైనను ముదం మట్టి కంటే భిన్న వేరైన కుమోహ కుంభము నాస్తి లేదు. సర్వత్రతు అంతటను మృత్స్వరూపాత్ మృత్తు కంటే అభిన్నమగుట వలన కుమ్మరూపం కుంభము యొక్క రూపము పృథక్ పేరుగా నాస్తి లేదు. ముషా కల్పిత నామమాత్ర అసత్యముగా కల్పితమగు నామమాత్రముగల కుంభః కుంభము. కుతః ఇట్లు వేరుగా నుండును మృత్తి యొక్క కార్యమైనను కుంభము మృత్తు కంటే వేరుగా లేదు. సర్వత్ర మూలమునందును అగ్రభాగమునందును పార్శ్వములయందును అంతటను గూడా మృత్స్వరూపాత్ మృత్తు కంటే అభిన్నమగుట వలన విశాలమైన మట్టు ఉదరము వంటి ఆకార విశేషము గల మృత్తే కుంభమని చెప్పబడుచున్నది. న కుంభరూపం పృథగస్తి కుంభమునకు మృత్తు కంటే భిన్నమైన నీలాదరూపముగాని మృత్తు యొక్క ఆకారము యొక్క రూపము కంటే వ్యతిరిక్తమగు ఆకారముగాని లేదు. ఆకార విశేషముతో కూడిన మృత్తునే కుంభమందురు. కుంభమునకు వేరుగా ఆకారమేదియును లేదు. వాచారంభణం వికారో నామధేయం వికారము వామత కల్పితమగు నామధేయము అను శృతిననుసరించి కుంభము మిథ్యా కల్పిత నామ మాత్రమే. కుత ఏ హేతువు వలన వేరుగనున్నది? మృత్తు యొక్క ఆకారము కంటే భిన్నమగు ఆకారము లేదు. కేవలము కుంభము అనెడు శబ్దము కల్పింపబడినది. ఒకే దేవదత్తుడు కాళ్ళు చేతులు మడిచిపెట్టుకొనినప్పుడును అవి చాపుకొని యున్నప్పుడును ఎట్లు వేరు వేరు వ్యక్తి కాడో అట్లే కుంభము గూడా మృత్తు కంటే భిన్నము కాదని యర్థము అవ. ఈ విషయమునే స్పష్టముగా తెలియటకై మరల ప్రతిపాదించుచున్నాడు. బ్రహ్మజగత్తులకు ఏకత్వము 311. కేనాపి మృద్భిన్నతయా స్వరూపం ఘటస్య సందర్శయితుం న శక్యతే అతో ఘటః కల్పిత ఏవ మోహాత్ముదేవ సత్యం పరమార్థరూపం. 231. కేనాపి డోట్ ఏ పురుషుని చేత నయనను లేదా బ్రహ్మచేత గూడా అని యర్థము ఘటస్య ఘటము యొక్క స్వరూపం స్వరూపము మృద్భిన్నతయా మట్టి కంటే భిన్నముగా సందర్శయితుం చూపుటకు న శక్యతే శక్యము కాదు. అతః అకారణము వలన ఘటం ఘటము మోహత్ అజ్ఞానము వలన భిన్నతయా వేరుగా కల్పిత ఏవ కల్పింపబడినది మాత్రమే ముదేవ మట్టి మాత్రమే సత్యం నిజమైనది పరమార్థభూతం ఘటము యొక్క ముఖ్యార్థమైనది. మృత్తికేత్యవ సత్యం అనుసృతిననుసరించియు ఆదియందును అంతమునందును ఉన్నదగుట వలనను మృత్తికయే ఘటము యొక్క యథార్థ స్వరూపము. తావా ఈ విధముగా ముదటములు దృష్టాంతముచే ఉపాదాన కారణము కంటే భిన్నముగా ఉపాదేయమగు కార్యము లేదు అని చెప్పి దీనిని దార్ఘాంతికమునందు సమన్వయించుచున్నాడు. సద్రుగ్మకార్యం సకలం సదేవ సన్మాత్రమే తన్న తతోన్యదస్తి అస్థితియో వక్తి న తస్య మోహో వినిర్గతో నిద్రితవత్ ప్రజల్ప. 232. సద్రుహ్మకార్యం సద్రూపమైన బ్రహ్మ యొక్క కార్యమైన ఏతతి సకలం సమస్తమైన వేదాధికము సన్మాత్రం బ్రహ్మరూపమే తతః దానికంటే అన్యత్ వేరేనది నాస్తి లేదు. యహ ఎవడు అస్థితి బ్రహ్మభిన్నముగా వేదాది కార్యము ఉన్నదని వక్తి చెప్పునో తస్య వాణి యొక్క మోహ అజ్ఞానము న వినిర్గత తొలగిపోలేదు నిద్రితవత్ నిద్రించిన వాణి యొక్క వలె ప్రజల్పహ పేలిట మాత్రమే. 812. శ్రీ వివేక చూడామణి సద్రూపమైన బ్రహ్మ యొక్క కార్యమైన సకలముగు వేద దికము ఎల్లప్పుడునూ బ్రహ్మరూపమే. నయాయికాదమతమున సత్తు లఘు కపాలాదుల కార్యమైన ఘటాధికము కారణభిన్నమైనదనియు అది కూడా సత్ అనియు చెప్పబడును. ఇచ్చట ఆ విధముగా కాదని చెప్పుచున్నాడు. ఏ విధముగా ఘటము మున్మాత్రమో అట్లే వేదాది కూడా బ్రహ్మరూపమే కాని తద్భిన్నముగలేదు. ఆయా ఉపాదేయములు కార్యములు ఆయా ఉపాదాన కారణముల కంటే భిన్నముగా ఉండవు. బ్రహ్మ సర్వోపాదానము కావున దానికంటే భిన్నముగా ఏమీ లేదు అని యర్థము. కావుననే మృత్తి కేత్యవ సత్యం అనుసృతియందు ఇతి శబ్దము ప్రయుక్తమైనది. మృణ్మయమైనవి అన్నీయు సత్యములైనచో అవి మృత్తికారూపములుగనే సత్యములు మరొక రూపమున అనగా ఘటాదరూపమున కావు అని దాని యర్థము. ఇట్లే మృత్తు కూడా తన ఉపాదానము యొక్క రూపముచేతనే సత్యము, అనగా మృత్తుకు ఉపాదాన కారణము పంచీకృత మహాభూతములు. వీటి కార్యమగుటచే మృత్తుగుడా వీటికంటే భిన్నముగలేదు. వీటి రూపముననే మృత్తు సత్యము. యదగ్నే రోహితం రూపం తేజసస్తద్రూపం యచ్చుట్లం తదపాం యత్కృష్టం తదన్నస్య అపాగాదగ్నే రగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యవ సత్యం. అగ్నిలోని ఎవ్వెనరూపము తేజస్కు సంబంధించినది, తెల్లనరూపము ఉదకమునకు సంబంధించినది, నల్ల నిరూపము పృథివికి సంబంధించినది. ఈ విధముగా విడదీసి చూచినచో అగ్ని యొక్క అగ్నిత్వము తొలగిపోయినది. నామధేయము వామత కల్పితమగు వికారము మూడు రూపములు అనునది మాత్రమే సత్యము అనుసృతిననుసరించి ఆ భూతములను అపంచీకృతభూతముల రూపమున వేరువేరుగా చేసి బ్రహ్మజగత్తులకు ఏకత్వము 818 చూపగా పృథివీ జలరూపమగును, జలము తేజోరూపమగును, తేజస్సు వాయురూపమగును, ఆ వాయువు వేద్రూపమగును, వాయువు నద్రూపమగును. ఈ విధముగా చివరకు వెళ్లిసరికి సద్రూపమగు బ్రహ్మ కంటే భిన్నముగా సత్యమైనదేదియు లేదుగాన ఇది అంతయు సన్మాత్రమే అని చెప్పబడినది. ఆ విషయమునే స్పష్టీకరించుటకు తతోన్యన్నాస్తి అని చెప్పబడినది. ఇట్లున్నను అస్థితియో వక్తి బ్రహ్మ కంటే భిన్నముగా వేదాద జగత్తు ఉన్నది అని ఎవడు చెప్పునో వాని యొక్క మోహః భ్రమ లేదా అజ్ఞానము నా వినిర్గతః నష్టము కాలేదు. అది నిద్రితవత్ ప్రజల్పః నిద్రలోనున్నవాడు అసంబద్ధముగా ఏమేమియో ఎట్లు మాటలాడుచుండునో అట్లే ఉపాదానము కంటే భిన్నమైన కార్యమున్నదను మాటగూడా విచారజన్య మగు జ్ఞానము లేకుండా చెప్పినదే అవ. శృతులన్నిటికినీ ఐకమత్యమున్నదని సూచించుటకై ఛాందోగ్య శృత్యనుసారముగా చెప్పిన విషయమును మరల ఆథర్వణిక శృత్యనుసారముగా కూడా చెప్పుచున్నాడు. బ్రహ్మేవేదం విశ్వమిత్యేవ వాణి శ్రాతి బ్రూతే థర్వనిష్ఠ వరిష్ఠ తస్మాదే తద్రుహ్మ మాత్రం హి విశ్వం నాధిష్టానాద్భిన్నతారోపితస్య 233. అథర్వనిష్ఠాథర్వ వేదముతో సంబంధించినదియు వరిష్ఠ శ్రేష్టమైన క్రోతి వేద సంబంధమైన వాణివాక్కు ఇదం ఈ విశ్వం ప్రపంచము బ్రహ్మైవ బ్రహ్మయే ఇత్యేవ అనియే బ్రూతే చెప్పుచున్నది. తస్మాత్ ఆ కారణము వలన ఏతత్ ఈ విశ్వం ప్రపంచము బ్రహ్మ మాత్రం కేవల బ్రహ్మస్వరూపమే అధిష్టానాత్ అధిష్టానము కంటే ఆరోపితస్య ఆరోపితమైన దానికి భిన్నతా భిన్నత్వమున్న లేదు. 814. శ్రీవివేక చూడామణి విశేషరూపమున సామాన్యరూపమున శ్రాతి అనియు అథర్వనిష్ఠ అనియు చెప్పుచున్నాడు. అథర్వనిష్ఠ అథర్వ వేదముతో సంబంధించిన లేదా బ్రహ్మ యొక్క జ్యేష్ఠపుత్రుడగు అథర్వుడను వాణి యందు ఉన్న వైదికమైన అత్యుత్తమమైన బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అనువాక్కు ఈ జగత్తు అంతయు బ్రహ్మైవ బ్రహ్మయే దానికంటే భిన్నమైనది కాదు అని ఏవకారముచే ప్రపంచమునకు వేరుగా సత్తను నిషేధించి చెప్పుచున్నదిగాన ఈ విశ్వమంతయు బ్రహ్మమాత్రమే. హి నిశ్చయము కల్పితమైన దానికి అధిష్టానము కంటే భిన్నత్వము లేదు. ఇట్లు చెప్పుటచే అనాదిగు అజ్ఞానాది కమునకు బ్రహ్మ ఉపాదాన కారణము కాదు కావున అది బ్రహ్మ కంటే భిన్నము అనేడు ఆశంక నిరాకృతమైనది. అజ్ఞానాదికము గూడ బ్రహ్మపై కల్పితముగాన దానికి అధిష్టానభూతమగు బ్రహ్మకం భిన్నమగు సత్తలేదు అని భావము అవ. ఈ విధముగా శృతిచే ప్రపంచ సత్యత్వమును నిరాకరించి శృత్యనుసారిణియగు యుక్తిననుసరించిగూడా ప్రపంచము సత్యము కాదని చెప్పుచున్నాడు. సత్యం యది శాజగదితదాత్మనో నంతత్వహాని రిగమా ప్రమాణత అసత్యవాదిత్వమపిసితుః స్యాత్ నైతత్రయం సాధుహితం మహాత్మన. 234. ఏతతి జగత్ జగత్తు సత్యం సాధ్యది సత్యమైనచో ఆత్మనః ఆత్మ యొక్క అనంతత్వహానహ అనంతత్వమునకు హానియు నిగమా ప్రమాణత వేదమునకు అప్రామాణ్యమును ఈసితః ఈశ్వరునకు అసత్యవాదిత్వమపి అసత్యము పాల్కుటయ్యను దోషమును సాత్ సంభవించును. మహాత్మనా మహాత్ములకు ఏతత్ ఈ త్రయం మూడును సాధుహితం పరమహితమైనవి నకాదు. బ్రహ్మజగత్తులకు ఏకత్వము 815. ఏతత్ జగత్ కనబడుచున్న ఈ విశ్వము సత్యం యది సాత్ అకల్పితమైనచో ఆత్మకు అనంతత్వహాని కలుగును. అనగా ఈ పక్షమున అకాల్పనికమును వాస్తవమును అగు జగత్తుచే బ్రహ్మ పరిచ్ఛిన్న మగుచున్నది గాన అన్యోన్యభావములో ప్రతియోగి కాకుండుట అనెడు వస్తు పరిచ్ఛేద శూన్యత్వము ఉండదు. ఘటము పటము కాదు, పటము ఘటము కాదు అను అన్యోన్యభావములో ఘటపటములు ప్రతియోగులని చెప్పబడును. అనగా ఘటము పటము కంటే భిన్నమగుటచే పటమున్న స్థలములో ఘటముండదు, ఘటమున్న స్థలములలో పటముండదు. ఈ విధముగా రెండు వస్తువులను యథార్థములే ఏనచో ఆ వస్తువున్న చోట ఈ వస్తువుండదు, ఈ వస్తువున్న చోట అది ఉండదు. ఈ విధముగా ఒకదానిచోట మరి ఒకటి ఉండకపోవుటయే వస్తుతః పరిచ్ఛేదము. బ్రహ్మవలనే జగత్తు కూడా సత్యమైనచో జగత్తు ఉన్న చోట బ్రహ్మ ఉండజాలదు గాన శృతి ప్రతిపాదితమగు బ్రహ్మ యొక్క అనంతత్వము అనగా వస్తుతః అపరిచ్ఛిన్నత్వము అసంగతమగును అని అభిప్రాయము. బ్రహ్మ యొక్క అనంతత్వమునకు హాని వచ్చినచో రానిమ్ము అని అన్నచో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాది వేదము ప్రత్యక్ష విరుద్ధమగు అర్థమును బోధించుటచే అప్రమాణము కావలసి వచ్చును. అందులకు గూఢ ఇష్టాపత్తియే అన్నచో ఈసితర పరమాప్తుడును సర్వజ్ఞుడును అగు పరమేశ్వరునకు గూఢ అసత్యవాదిత్వము వచ్చును. అది కూడా వచ్చిన రానిమ్ము అనినచో మహాత్మన ఆస్తికులకు లేదా శృత్యుపదేశముచేతను ఆచార్యోపదేశముచేతను పరిచ్ఛిన్నము కలగు పంచకోశముల విషయమున ఆత్మబుద్ధిని విడచి బ్రహ్మ సాక్షాత్కారమును పొందినవాడగుటచే అఖండాకార వృత్తి గల అంతఃకరణము కలవారికి అని అర్థము. ఈ త్రయమును సాధుహితమైనది అంగీకారయోగ్యమైనది కాదు. ఇది స్వానుభవమునకు విరుద్ధము. శ్రీ వివేక చూడామణి 16. ప్రపంచమిథ్యాత్వ విషయమున భగవద్గీతను గూఢ ప్రమాణముగా చూపుచున్నాడు. ఈశ్వరో వస్తుతత్వజ్ఞో న చాహం తేష్వస్తుతః న చ మతాని భూతాని త్యేవమేవ వ్యచికథత్. 235. వస్తుతత్వజ్ఞ వస్తుతత్వము తెలిసినవాడగు ఈశ్వర శ్రీకృష్ణుడు అహం నేను తేషు ఆ భూతములందు న చావస్థితః లేను భూతాని చ భూతములు గూడా మత్సాని నాలో నున్నవి న కాదు ఇత్యేవమేవా అని వ్యచికథత్ చెప్పెను. అజ్ఞానము లేకపోవుటచే భ్రమాదిదోషములు లేనివాడును వస్తుయాథాత్మ్యమును ఎరిగినవాడును అగు శ్రీకృష్ణుడు. మత్తాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్సాని భూతాని పశ్య మే యోగమేశ్వరం అను ఒక వాక్యమున సర్వభూతములును నాయందే ఉన్నవి నాయందు లేవు అని చెప్పి సర్వభూతములును వాటి యొక్క అభావమును ఒకేచోట ఉండుట అనునది ఇట్లు అని ఆశంక కలుగగా పశ్య మే యోగమేశ్వరం అను వాక్యముచే ఈశ్వరుడనగు నాయక అఘటిత ఘటనారూపమగు యోగమును అనగా మాయను చూడుము అని చెప్పినాడు. అనగా ఇది ఎంతయు మాయాకల్పితమని అర్థము. ఇదియే మిథ్యాత్వము. ప్రతిపన్నో పాదో అభావ ప్రతియోగిత్వం మిథ్యాత్వం అని మిథ్యాత్వలక్షణము. ఒక వస్తువు నకు ఏది ఆధారమని భావింపబడుచున్నదో దానియందే ఆ వస్తువు లేకుండుట మిథ్యాత్వము అని దీని అర్థము. ఈ విషయము ఈ భూతములు నాయందున్నవి ఇవి నాయందు లేవు అను మాటలచే చెప్పబడినది. పైని చెప్పిన మిథ్యాత్వ లక్షణమునకు ఒక వస్తువు తనకు ఆధారమని భావింపబడు దేనియందును లేకుండుట, అనగా బ్రహ్మజగత్తులకు ఏకత్వము అత్యంతభావమునందు ప్రతియోగిగా ఉండుట, అనగా ఇచ్చటను లేకుండుట, స్వప్రకారక ధివిశేష్యత వ్యాపకాత్యంతభావ ప్రతియోగిత్వం అని అర్థము. మత్సాని సర్వభూతాని అను వాక్యముచే ఈశ్వరుడు భూతములకు ఆశ్రయభూతుడని తెలియచున్నదని, కాని నచ మత్స్థాని భూతాని అను వాక్యముచే ఈశ్వరునియందు భూతములు లేనే లేవు అను విషయము తెలియచున్నది. ఈ విధముగా సర్వేషామేవ భావానాం స్వాశ్రయత్వేన సమ్మతే ప్రతియోగిత్వమత్యక్తభావం ప్రతి మూషాత్మత ప్రతి పన్నోపాధౌ ఇత్యాది పూర్వోక్త మిథ్యాత్వలక్షణము ఇదియును సమానార్థకములు అని చిత్సుఖాచార్యులు చెప్పిన మిథ్యాత్వము జగత్తునకున్నది. ఘటము కాని దానిని చూచి ఇది ఘటము అని భ్రాంతి కలిగినప్పుడు విశేష్యమగు ఇదం పదార్థమునందు ఇది అని నిర్దేశింపబడిన దాని యందు ఘటాభావం ఉన్నదిగాని ఇతరులు కూడా అంగీకరింతురుగాన అర్థాంతరము వచ్చును, అనగా సాధింపదలచిన మిథ్యాత్వమును సాధించినట్లు కాక భ్రమమొదలగు ఏదియో మరి యొక్క విషయమును గూర్చి చెప్పినట్లగును. ఆ దోషము రాకుండుటకే ఇది ఘటము ఇది ఘటము అని కల్గెడు అన్ని జ్ఞానములందును విశేష్యముగనున్న ఇదం పదార్థమునందున్న అభావమునందు ప్రతి యోగిగా ఉండుట స్వప్రకారక విశేష్యత వ్యాపకాత్యనభావ ప్రతియోగిత్వం అనగా ఎచ్చటను లేకపోవుట మిథ్యాత్వము అసి చెప్పబడినది. అందుచే ఘటమున్న స్థలమునందు కలిగిన ఘటము అను జ్ఞానమునందు కూడా వాస్తవమున ఘటము లేకుండుటచే దానికి మిథ్యాత్వము లభించుచున్నది. మయ తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన అవ్యక్త మూర్తి యగునాచే ఈ జగత్తు అంతయు వ్యాపింపబడినది అను వాక్యముచే ఈ జగత్తునకంతకును పరమేశ్వరుడు అధిష్ఠానముగా వ్యాపించియున్నాడు. కాని పరమేశ్వరునకు జగత్తు అధిష్ఠానము కాదు. స భగవః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి ఇది 17. శ్రీవివేక చూడమని స్వే మహిమ్ని యదివాన మహిమ్ని పరమేశ్వరుడెక్కడ ప్రతిష్ఠితుడైయున్నాడు? తన మహిమేందే లేదా తన మహిమ ఎందుకూడా ఆధారపడియుండలేదు అను వాక్యము పరమేశ్వరుడు ఆధారశూన్యుడని చెప్పుచున్నది. కావుననే భగవంతుడు తనకు జగత్తు ఆధారము అనెడు భ్రమను తొలగించుటకైన చాహం తేష్వవస్థితః అని చెప్పియున్నాడు. గృహము ధూమముచే వ్యాప్తమైయున్నది అని చెప్పినప్పుడు ధూమమునకు గృహము ఆధారము అని తెలియచున్నది. మయ తతమిదం సర్వం అని చెప్పినప్పుడు కూడా అట్టి భావము రాకుండుటకై నా చాహం తేష్వవస్థితః అని చెప్పబడినది. ఈ విధముగా ఆరోపితము అధిష్టానము కంటే భిన్న మొగ ఉండదుగాన బ్రహ్మయందు ఆరోపితమై బ్రహ్మయే అధిష్టానముగా గల ప్రపంచము బ్రహ్మకంఠ భిన్నముగలేదుగాన అది మిథ్యయే అని శ్రీకృష్ణుడు చెప్పినాడు అని అర్థము. అవా జగత్తు మిథ్యేనుటకు యుక్తి చెప్పుచున్నాడు. యది సత్యం భవిద్విశ్వం సుషుప్త ఉపలభ్యతాం ఎన్నోపలభ్యతే కించి దతో సత్స్వప్నవన్మృష 236. ఏ సత్యమైన వస్తువు ఆత్మవలే సర్వదా భాసింపవలెను? అందుచే విశ్వం జగత్తు సత్యం యది సత్యమైనచో సుషుప్త సుషుప్త్యవస్థయందుగూడా అపలభ్యతాం చూడబడవలేను? యత్ ఏ కారణము వలన కించిత్ ఏమియూ నోపలభ్యరే చూడబడటలేదో అతః ఆ కారణము వలన స్వప్నవత్ స్వప్నము వలే అసత్సత్యము కాదు. జాగ్రదవస్థలో కనబడని స్వప్నము ఏ విధముగా అసత్యమో అట్లే ఇది అసత్యము. అసత్ అనుదాని యర్థమునే ముష అను పదముచే వివరించుచున్నాడు. ముషా మిథ్యమైనది. ఇది కుందేటి కొమ్ము వలె అసత్తు కాదు. కనబడి నష్టమైపోయిన స్వరూపము కలదగుటచే మిథ్యా భూతము అని అభిప్రాయము. 318. బ్రహ్మజగత్తులకు ఏకత్వము. 318. అవ ఇప్పుడు బ్రహ్మ వ్యతిరిక్తముగా జగత్తు లేదను విషయమును ముగించుచున్నాడు. అతః పృథన్ నాస్తి జగత్ పరాత్మనః పృథక్ ప్రతీతిస్తు ముషా గుణాహివత్ ఆరోపితస్యాస్తి కిమర్థవత్తాధిష్టాన మాభాతి తథా భ్రమేణ. 237. అతః ఆ కారణము వలన పరమాత్మనః పరమాత్మ కండే పృథక్ వేరుగా జగత్ జగత్తు నాస్తి లేదు పృథక్ ప్రతీతి వేరుగా కనబడుచుండుట గుణాహివత్రాటిపై సర్పము వలే ముషాతు అసత్యమే ఆరోపితస్య ఆరోపింపబడిన దానికి అర్థవత్త ప్రయోజనము అస్తి కిం ఉన్నదా. అధిష్టానం అధిష్టానభూతమగు వస్తువే భ్రమేణ భ్రమచేత తథా ఆ విధముగా ఆభాతి ప్రకాశించుచున్నది. అతః స్వప్నమువలే సర్వదా కనబడకపోవుటచే జగత్తు బ్రహ్మ కంటే వేరుగా లేదు. వ్యవహారదశం పృథక్ వేరుగా ఘటాదరూపముతో ప్రతీతః కనబడుట గుణాహివత్ రజువునందు సర్పము యొక్క ప్రతీతి వలే ముషాతు అసత్యమే. రజ్జువుపై ఆరోపితమగు సర్పము ఎట్లు అసత్యమో అట్లే జగత్తు కూడా అసత్యము. ఇది అర్ధక్రియాకారి ప్రయోజనమును నిర్వహించినది కాకపోవుటచే గూడా మిథ్యాభూతము అని చెప్పుచున్నాడు. ఆరోపితస్య కల్పితమైన దానికి అర్థవత్తా ప్రయోజనమును సాధించుటయనున్నది ఉండున ఉండదని అర్థము. అటైనచో ప్రతీతి ఎట్లు కలుగుచున్నది అని ఆశంకించుకుని చెప్పుచున్నాడు. అధిష్టానభూతమగు వస్తువే భ్రమచే ఆ విధముగా భాసించుచున్నది. భ్రమస్థలమునందు ఇట్లు ప్రతీతి కలుగుటకు ప్రయోజనమేమీ అను ప్రశ్నకు అవకాశము లేదు. లోకమున భ్రాంతిస్థలములందు నిష్ప్రయోజనమగు ప్రవృత్తి కనబడుచునేయున్నది కదా. శ్రీవివేక చూడామణి అవ బ్రహ్మ కంటే వ్యతిరిక్తముగా జగత్తు లేదు అను విషయమును మరియొక దృష్టాంతముతో విశదీకరించుచున్నాడు. కాంతస్య యద్యద్రమతః ప్రతీతం బ్రహ్మైవ తత్తద్రజతం హి సుక్తి అహ ఇదంతయా బ్రహ్మ సదేవ రూప్యతే త్వారోపితం బ్రహ్మణి నామమాత్రం. 238. భ్రమతః భ్రమ వలన భ్రాంతస్య భ్రాంతి చెందినవానికి యద్యత్ ఏ వస్తువు ప్రతీతం కనబడునో తత్తత్ ఆయా వస్తువు బ్రహ్మైవ అధిష్టానభూతమగు బ్రహ్మయే హి ఎందువల్లనగా రజతం సుక్తిజ్ఞానముచే సుక్తి యందు భాసించుచున్న రజతము సుక్తి రేవ సుక్తి ఏ అట్లే బ్రహ్మణి బ్రహ్మయందు ఆరోపితం ఆరోపించబడిన జగత్తు బ్రహ్మరూపము. వాస్తవమున విచారణ చేయగా సద్బ్రహ్మైవ సత్తెన బ్రహ్మయే ఇదంతయైదం పదార్థముగా రూప్యతే గ్రహింపబడుచున్నది. ఆ ఆరోపిత వస్తువు నామమాత్రం వాచారంభణ శృతిననుసరించి కేవలము పేరు మాత్రమే అవ ప్రపంచము మిథ్యగాన తత్పదార్థమునకు అర్థమైన ప్రపంచకారణత్వముగూడా బ్రహ్మ ప్రపంచమునకు కారణము అను విషయముగూడా మిథ్యేయని చెప్పుచు శోధితమగు తత్పదార్థమును 4 శ్లోకములచే ఉపసంహరించుచున్నాడు.